దాయేవాదాయ అథ ఉగ్రం శర్మ మహాయేష Yeah. Oh. ృపాయ ప్రజ పా ఇహాయ ప్రధ ఇహాయ ప్రధ ఇహాయ ప్రద్రవాయ శ్రవాయ ప్రద్రవాయ శ్రవాయ ప్రద్రవాయ శ్రవాయ ప్రద్ర శ్రవాయ ప్రద్ర శ్రవాయ ప్రద్ర వయమానేన సమా హరేకృతం విజనయామసాత్ అన్నామిద్రావరణో మహాంతాం అనిర్సింధ ప్రతివేవతాజో శ్రవాయ ప్రద్ర శ్రవాయ ప్రద్ర శ్రవాయ ప్రద్ర మిత్రవర్ణో మహాంతాం అదిత్యసింధు ప్రతివేవతాజో శ్రవాయ ప్రద్ర శ్రవాయ ప్రద్ర శ్రవాయ ప్రద్ర యేంద్రేణ సయావరాయ కృష్ణామదంది సోపతాయ అశ్వేరణ స్వరాజ్యామే దిశా ప్రాదేశ ఇంద్రేణ సయావరావ కృష్ణామదం దిశావ అశ్వేరణ స్వరాజ్యా భాయి స్వాహాజని ఇమా వ వీమా ఇహా సో వివాజా

శ్లోకం అచ్చ్రం అరామ్నే అరామ్నే సనతై అభ్యవర్తయత్ అభి అవర్తయత్ జోగ్ ఇతి తిస్రః ఓహాతై ఏషవత్ శిరాః ఆక్రందాయ పురుఘాడం మహా ఆంతా హరేంద్రస్యాభియోజయా ఆశో పర్మా విధంధరరామన్యా ఆన్యా తల్యాత్మాపదత శ్లోకమా ప్రయాత్ చక్రాహం ఆరాహ ఆవ్నాహై సావ్నాహ తాహ భ్యావాహ తాయాహత్ జియోగ విత్తే సావాహ ఆదే సాయాహ తైకే సావాహత్ స్వాయిరాహ హౌ హౌ హౌ అద అద అద ఫట ఫట ఫట మృద మృద మృద హస హస హౌ హౌ వా అద ఎ ఫట ఎ మృద ఎ హస అభ్యాభోహ ప్రాయాహత చక్రాహం ఆరాహ ఆవ్నాహై ఆవ్నాహై ఆవ్నాహై తానాహ తాహ యావాహ తాయాహత్ తాయాహత్ తాయాహత్ జియోగ ఇత్తే తావ ఆదే ఆదే ఆదే సాయాహ తైకే సావాహత్ సాయిరాహ సాయిరాహ సాయిరాహ అభ్యాభోహ అభ్యాభోహ అభ్యాహ భోహ ఔహ అద ప్రహదయ చాటో హౌ హౌ హౌ చోర హర హర హర చోర హర హర హర చోర హర హర హర రష్టాబ్రవృష్టాబ్రచంధే హౌ హౌ హౌ ప్రయాచక్రమరావ్నే సనత అభ్యావర్తయత్ యోగ్యశ్రవాదే సయాదే కేశావచ్చిరః హౌ హౌ హౌ చోర హర హర హర చోర హర హర హర చోర హర హర హర వృష్టాబ్రవృష్టాబ్రచంధే హౌ హౌ హౌ వృష్టాబ్రవృష్టాబ్రచంధే వృష్టాబ్రవృష్టాబ్రచంధే హౌ హౌ హౌ మయ బృహదం హావిర్భద్రాం స్వాధాం స్వాయంత్రణాయే కామోజం రజస్వహ్వాణమహద అదగ్ధాయన వహద నమస్తృసంహద్రదస్తుడోహద్ హౌ హౌ హౌ బృహద్రతం హవిర్భద్రాం బాధాం వాయమాయే కామోజస్వ ఏ వాక్ ఏ హిడా ఏ సువ ఓం